28 వైజ్ఞానిక ప్రళయ వర్ణన. ఆ ప్రళయ క్రమం చెబుతాను విను. ఆ లోకానికి విరాట్ స్వరూపుడైన ఆ బ్రహ్మ తన ప్రాణాలను తన హృదయంలోకి ఉపసంహరించుకోవడం మొదలుపెట్టాడు. వెంటనే అక్కడి ఆకాశంలోని వాయువు తనలో ఉండే గ్రహ నక్షత్రాదులను ధరించే లక్షణాన్ని వదిలేసింది. దాంతో చెట్టుమీది నుంచి పూలు రాలిపడినట్లుగా ఆకాశం నుంచి నక్షత్రాలు విమానాలు రాలి కింద పడ్డాయి. మేరు శిఖరాలు కూలాయి. శ్రీరాముడు గురుదేవ విరాట్ స్వరూపుడైన బ్రహ్మకు ఈ ప్రపంచం అంతా స్థూల శరీరమని చెబుతారుగదా. అందులో భూలోకం ఏ అవయవం, స్వర్గం ఏ అవయవం, పాతాళం ఏ అవయవం, వీటితో ఏర్పడిన పెద్ద శరీరం ఒకటి ఉండగా బ్రహ్మలోకంలో ఉండి ప్రాణాయామాదులు చేసేందుకు వీలుగా మరో శరీరం ఎట్లా ఏర్పడింది? ఏ జీవికైనా శరీరంలో శరీరం ఉంటుందా? మీరు చేసే వర్ణన అతకకుండా ఉన్నదే. వశిష్ఠుడు, రామ ఈ ప్రపంచమంతా అధ్యాస వలన అధ్యారోప ప్రక్రియలో విశుద్ధ చైతన్యం మీద ఆరోపింపబడి రూపొందిందని ఇదివరకే నిరూపించాం. స్థూల దేహం ఒక కల్పన, మానసిక దేహం మరో కల్పన, వీటిలో ఉండే అహంకారం మరో కల్పన, మొత్తం అంతా కల్పనే అని నిశ్చయమైన తరువాత ఈ కల్పనలో ఏది ఏ అవయవంగా మారింది అనే ప్రశ్నకు విలువేముంది? ఒక శరీరంలోకి మరో శరీరం ఎలా వచ్చిందనే ప్రశ్నకు విలువేముంది? ఒక ఉదాహరణ చెబుతా విను. ఆయసర్ 50, నీకు ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్న ప్రపంచానికి విరాట్ పురుషుడవు నువ్వే. ఆ స్వప్నం మెలకువలోకి రాబోతోంది. మెలకువలోకి రావాలనే సంకల్పం నీది. నీలో ఈ సంకల్పం రాగానే స్వప్న ప్రపంచంలో భూతాది లోకాలన్నీ ఉపసంహారం అవుతాయి. ఇదే క్రమంలో ఆ అన్యలోక బ్రహ్మగారి ప్రళయ పద్ధతిని నువ్వు సమన్వయించుకుంటే నీ ప్రశ్నలన్నింటికీ సమాధానం వచ్చేస్తుంది. S 72. శ్రీరాముడు, మీ సమన్వయం బాగుంది గురుదేవా. అధ్యారోప క్రమం గురించి పూర్వం మీరు 2-3 సార్లు ప్రస్తావించారు. నిర్వాణ ప్రకరణం పూర్వార్ధంలో 33వ సర్గ ప్రాంతంలో కూడా వివరించారు. అయినా విషయం గట్టిపడడం కోసం దానిని మరోసారి చెప్పండి. వశిష్ఠుడు, రామ ప్రళయానంతర పరిస్థితిని ముందర ఆలోచించు. అప్పుడు అద్వితీయమైన శుద్ధ పరబ్రహ్మతత్వము మాత్రమే మిగిలి ఉంటుంది. ఈ స్థితిని నిద్రకు ఉపక్రమించబోయే క్షణంలో ఉన్నని పరిస్థితికి పోల్చవచ్చు. ఆ క్షణంలో నీకు మెలకువ పోయింది కనుక జాగ్రత్ సంస్కారాలు అంతరించాయి. స్వప్న సంస్కారాలు ఇంకా పుట్టనే లేదు. అందుచేత అప్పుడు నువ్వు నిర్వాసనంగా నిర్వికల్పంగా ఉన్నావు. అప్పుడు నీవు ద్రష్టవు కాదు, దృశ్యానివి కాదు, కేవల దృక్కు. ఇలా ఉన్న నీకు ఉన్నట్టుండి స్వప్నం ప్రారంభమై ద్రష్టృత్వం పట్టింది. అలాగే ప్రళయానంతరం కేవలం దృక్కుగా ఉన్న పరబ్రహ్మకు ద్రష్టు దృశ్యత్వ భావాలు పట్టాయి. దానివల్ల ద్విత్వం ఏర్పడింది. దానివల్ల లోపల బయట అనే విభాగం ఏర్పడింది. దానివల్ల దేశ కాల విభాగం ఏర్పడింది. ఆ తరువాత కర్త కార్యము, కరణము, భోక్త భోగ్యము, భోగము వంటి త్రిపుటులు ఏర్పడ్డాయి. ఇక అక్కడి నుంచి దేహేంద్రియాత్మకమైన ప్రపంచం కూడా ఏర్పడింది. దానికి అనుగుణంగా ఊర్ధ్వాధోలోకాలేర్పడ్డాయి. శ్రీరాముడు, ఇక్కడ మనస్సు చేసే కల్పననే కదా మీరు చెబుతున్నారు. అలాంటప్పుడు ఇది సూక్ష్మం గాదని, ఇది ఆధిభౌతికమని, పంచభూతమయమని, గట్టిదని ఇలాంటి అనుభూతులెలా వచ్చాయి? వశిష్ఠుడు, సూర్యకిరణాల్లోకి నీటి బిందువులెలా వచ్చాయో అలాగే వచ్చాయి. అంటే ఎడారిలోకి ఎండమావి నది వచ్చినట్లుగా వచ్చాయి. అందువల్లే ఇంత అధ్యారోపం జరిగినా అధిష్ఠానంగా ఉన్న విరాట్ పురుషుడు కేవల చిన్మాత్రుడుగానే ఉండిపోతున్నాడు. ఈ బ్రహ్మాండమంతా ఆ చిన్మాత్రుడి శరీరమే. మొదట ఆ శరీరం ఒక అండంలాగా ఏర్పడింది. అదే బ్రహ్మాండం. ఆ అండం పగిలి 2 ముక్కలై ఒక ముక్క పైకి పోయింది, మరో ముక్క క్రిందికి పోయింది. వాటి మధ్యభాగమే ఆకాశంగా ఏర్పడింది. దానిలోనే ఇతర లోకాలు ఏర్పడ్డాయి. ఇవన్నీ ఆ విరాట్ పురుషుడిలోని అంతర్భాగాలే గనుక ఈ లోకంలో ఎవరు ఏ పని చేసినా అది నిజానికి విరాట్ పురుషుడు చేసిన పనే అని మేము అంటున్నాము. శ్రీరాముడు, అలా అయితే ఈ లోకాల్లో జీవులు జన్మిస్తూ మరణిస్తూ ఉన్నారు కదా. అందువల్ల ఆ విరాట్ పురుషుడు కూడా జన్మిస్తూ మరణిస్తూ ఉన్నాడని చెప్పాలిగదా. వశిష్ఠుడు చెట్టులో ఆకు రాలిపోతే చెట్టు రాలిపోయినట్టుగాదు, ఆకులు కొమ్మలు అన్నీ ఒకేసారి రాలిపోతే చెట్టు రాలినట్టు అవుతుంది. అలాగే ఈ జీవులందరూ ఒకేసారి మరణిస్తే ఆ విరాట్ పురుషుడు మరణిస్తాడు. అది మహాప్రళయకాలంలో జరుగుతుంది. దానికి ద్విపరార్ధకాలము అనబడే సుదీర్ఘకాలం పడుతుందని పురాణాలు లెక్కలు చెప్పాయి. ఇంతకు నేను చెప్పవచ్చింది ఏమిటంటే, విరాట్టు, జగత్తు, బ్రహ్మ అనే మూడు పర్యాయపదాలే, వాటికి భేదం లేదు అని. శ్రీరాముడు విరాట్టు వల్లే లోకాలు పుడుతున్నాయి, లోకాలన్నీ పోతే విరాట్టు పోతున్నాడు. కనుక విరాట్టు ప్రపంచము ఒకటే అని ఒప్పుకోవచ్చు. వాళ్ళిద్దరితో పాటు పరబ్రహ్మను కూడా కలిపేశారేమిటి? ఆయసర్ 51. వశిష్ఠుడు, రామ, నువ్వు మానస పూజ మొదలు పెట్టావు, దానికోసం హృదయంలో ఒక సింహాసనాన్ని కల్పించుకున్నావు, ఆ దేవుడి ఎదురుగుండా స్వయంగా నువ్వే కూర్చున్నావు, ఇక పూజ మొదలు పెట్టావు. అప్పుడు ఆలోచించు, ఆ లోపలి సింహాసనం ఎవరు, ఆ లోపలి దేవత ఎవరు, ఆ లోపల కూర్చున్న నువ్వెవరు, ఇవన్నీ ఒకటే కాదా? బయట నువ్వు అనేవాడివి ఉండబట్టి లోపల ఇంత వ్యవహారం జరిగింది. విరాట్ అలాగే పరబ్రహ్మ ఉండబట్టే విరాట్ పురుషుడి వ్యవహారమంతా జరిగింది. అందుకే ప్రపంచ పరబ్రహ్మలు ఒకటే అని నేనన్నాను. ఇదంతా అధ్యారోప విధానం ద్వారా వచ్చిన నిర్ణయం. అపవాద విధానం ద్వారా కూడా ఇదే నిర్ణయానికి రావచ్చు. దీనిని చూపించేందుకోసం ఆ శిలా జగత్తులో జరిగిన ప్రళయ విధానాన్ని సంగ్రహంగా వివరిస్తాను. విను రామ, శిలా జగత్బ్రహ్మ సమాధిలోకి ప్రవేశించాడని చెప్పాను గదా. ఇంతలో 10 దిక్కులలోనూ 10 మంది సూర్యులు ఉదయించడం నేను చూశాను. ఇదేమిటా అని నేను ఆశ్చర్యపోయే లోపలే భూమిలోంచి, ఆకాశంలోంచి మరో 2 సూర్యులు వచ్చారు. 12 మంది సూర్యులు కలిసి నిప్పులు కురిపించేశారు. ఆ మంటలకు అక్కడి లోకాలన్నీ మాడి మసైపోయాయి. నేను ఆకాశంలో గబగబా వెనక్కు వెళ్లి దూరం నుంచే చూడటం ప్రారంభించాను. ఇంతలో ఆ లోకంలో ప్రళయ వాయువులు బయలుదేరాయి. ఆ సుడిగాలుల దెబ్బకు సముద్రాలలోని నీరంతా ఎగిరి ఇంకిపోయింది. ఇందాకటి మంటలు మరింత పెరిగాయి. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాయో పుష్కరావర్తకములు అనే ప్రళయ మేఘాలు వచ్చాయి. మహానదులంతటి ధారలతో బ్రహ్మాండమైన వర్షాలను కురిపించాయి. ఈ వర్షాల దెబ్బకు భూమి అనే మట్టిగడ్డ కరిగిపోయింది. ఆ ద్వాదశాదిత్యులు ఈ నీళ్లలో మునిగిపోయారు. అప్పుడు ఆ ప్రపంచమంతా కేవలం జలమయంగా నాకు కనిపించింది. SR 73 -78 కింది పాతాళ లోకం దగ్గరినుంచి పైన తపోలోకం దాకా మొత్తం అంతా నీళ్లతో నిండిపోయి కనిపించింది. ఇక సత్యలోకం ఒక్కటే మిగిలి ఉంది. గమనిక అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళాలు అనేవి భూమి దగ్గరినుంచి వరుసగా కిందికి ఉన్న 7 లోకాలు. భూమి మధ్యమలోకం, భువః సువః మహః జనః తపః సత్మం అనే 6 ఊర్ధ్వలోకాలు, ఇవే 14 లోకాలు. వీటిలో తపోలోకం దాకా నీళ్లలో మునిగిపోయిందని ఇక్కడ చెప్పడాన్ని బట్టి ఈ నీరు మామూలు భౌతికమైన నీరుగాదని, అపంచీకృత పంచభూతాలలోని జలమని మనం గుర్తించాలి. వశిష్ఠుడు, ఆ మిగిలిన సత్యలోకాన్ని పరిశీలనగా చూశాను. ఎక్కడెక్కడి దేవతలు, ఋషులు వచ్చి అక్కడ బ్రహ్మగారి చుట్టూతా పద్మాసనాలు వేసుకుని సమాధులలో ఉన్నారు. ఇందాక ప్రపంచాన్నే కాల్చివేసిన ద్వాదశాదిత్యులు, ముంచివేసిన జలదేవతలు కూడా అక్కడికే చేరి సమాధులలో కూర్చున్నారు. నేను దూరం నుంచి చూస్తూ ఉండగానే వారి మధ్యలో ఉన్న చతుర్ముఖ బ్రహ్మకు చరమ సాక్షాత్కార వృత్తి ఏర్పడింది. అధ్యారోప ప్రక్రియలో మనస్సు చేసుకుంటూ వచ్చిన ఆరోపణలన్నిటినీ ఒకటొకటిగా నిషేధించుకుంటూ పోతే చిత్త చివరికి పరిశుద్ధాత్మ మిగులుతుంది. అలాంటి పరిశుద్ధాత్మ మీద చిత్తవృత్తిని లగ్నం చేసి దానిని పునః పునరావృత్తి చేస్తే ఆ ప్రక్రియ పేరు నిధిధ్యాసనం. ఈ నిధిధ్యాసనం పరిపాక దశకు చేరినప్పుడు చిత్తవృత్తి యొక్క ఆవృత్తితో పని లేకుండా ఒక అఖండ బ్రహ్మాకారమైన అంతఃకరణ వృత్తి ఏర్పడుతుంది. దాని పేరే చరమ సాక్షాత్కార వృత్తి. అది లభించిందంటే సమస్త కల్పనలకు మూలమైన మూలాజ్ఞానం పూర్తిగా నివర్తించిపోతుంది. తక్షణమే అజ్ఞాన కల్పితమైన ఆయసర్ వ్యాభేరెండు. సమస్త ప్రపంచమూ తొలగిపోయి విదేహ కైవల్యం కలుగుతుంది. ఆ శిలాప్రపంచ బ్రహ్మకు అలాంటి విదేహ కైవల్యం లభించడం నేను కళ్ళారా చూశాను. అంతే, తక్షణమే ఆ సత్యలోకం నాకింక కనిపించలేదు. అక్కడి పర్వతాలు, నదులు, మహర్షులు, దేవతలు అంతా బ్రహ్మస్వరూపంగానే నాకు కనిపించారు. నిద్ర అనే దోషం పోయి మెలకువ వచ్చేసరికి హఠాత్తుగా స్వప్న ప్రపంచం అంతా మాయమైపోయి కలగనేవాడు ఒక్కడే మిగిలినట్లు ఆ హిరణ్య గర్భుడికి అజ్ఞానం అనే దోషం తొలగి జ్ఞానం అనే మెలకువ వచ్చేసరికి ఆ ప్రపంచమంతా అంతర్ధానమై శుద్ధ చైతన్యమే మిగిలింది.